జై శ్రీరామ్. శ్రీ వెంకట గురుభ్యో నమః. పరమ భాగవతులారా, బ్రహ్మర్షి శ్రీ వెంకటదాసస్వామి వారు భాగవతులకు స్వరభూజము, కల్పవృక్షము వంటి కీర్తనలను అందించారు. దానిలో రామాయణం సంక్షిప్తంగా సంగ్రహంగా ఒక కీర్తనలో తెలియజేశారు. దాన్ని చక్కగా గానం చేశారు భాగవత బృందం. దానిలోని అర్థాలు కూడా కొన్ని తెలుసుకుందాం. మొదట ఇవి నాలుగేసి చరణాలుగా ఉంటాయి. అలా మొదటి నాలుగు చరణాలు ఒక ప్రార్థనలాగా అనుకోవచ్చు. దాంట్లో మొదటిది శ్రీరామ జయ రామ శ్రీ సీతారామ. ఇది ఒక మంత్రంగా కూడా, మాటలు ఏదో తెలిసినట్లు ఉంటాయి, ఒక మంత్రంగా కూడా ఇది మనం తెలుసుకోవాలి. రామ రామ రామ అనేది మూడు సార్లు వచ్చింది. ఇది అంటే ఈ మూడు సార్లు ఒకే చోట వచ్చి ఉంటే అది విష్ణు సహస్రనామంతో సమానం. తారక మంత్రం అంటారు శ్రీరామ రామ రామేతి అనే శ్లోకము. అలాగే శ్రీరామ జయ జయ రామ అని మనకి సమర్థ రామదాసు గారు త్రయోదశాక్షరి మహామంత్రాన్ని తెలియచేశారు అంటుంటారు. అక్కడ కూడా మూడు సార్లు రామ రామ రామ అని ఉంటుంది, అంటే విష్ణు సహస్రనామంతో సమానం అంటారు. ఇవి మూడు సార్లు ఉంటే ఒకే వాక్యంలో ఉండాలి అన్నమాట. అదే ఒక శ్లోకం కానీ ఒక వాక్యం కానీ ఒకే చోట ఉన్నందువలన అలా ఆరంభంలోనే ఈ మూడు రామ రామ అంటంలో ఈ అర్థము ఉంటుంది అన్నమాట. అంటే దీనికి అంకగణితము అంటారు. అంకగణితం కాదు, బీజగణితం. అంటే అక్షరాల ద్వారా ఎలాగనంటే రా అంటే యా రా అలా లెక్కేస్తారు కనుక యా అంటే ఒకటి, రా అంటే రెండు. అలాగే మా అంటే పాపా బాబా మా ఐదు. అంటే రామ అంటే రెండు ఇంటూ ఐదు అన్నమాట. ఆ మధ్య ఏ గుర్తు లేకపోతే ఇంటూ గుర్తు, అప్పుడు రెండు ఇంటూ ఐదు 10 అవుతుంది. మళ్ళీ ఇంటూ రామ 10 ఇంటూ 10 ఇంటూ 10 1000 అవుతాయి అన్నమాట. దీన్ని ఒక మంత్రంగా కూడా చెప్తుంటారు పెద్దలు. ఇక నారాయణుడు శ్రీష అంటే సంబోధనలు అన్నమాట. ఇవన్నీ అవి కూడా సంబోధనలే. ఓ నారాయణ, ఓ లక్ష్మీపతి, తామరల వంటి నేత్రములు గల నలినాక్ష రామ, పారావార గర్వభంజన, వారావారం అంటే సముద్రము, దాని గర్వాన్ని నశింపచేసినటువంటి రామ. అంటే మానవాతీతమైనటువంటి పనులవి, సామాన్యులు చేయలేరు కదా అది. అలాగే మారారినుత భక్త మందార రామ. మారారి అంటే శివుడు, మారుడు అంటే మన్మధుడు. అతడు అరి శత్రువు, మన్మధుడే శత్రువుగా కలవాడు శివుడు. ఆ శివుని చేత స్తోత్రం చేయబడేవాడా ఓ రాముడా. భక్తులకు మందారం అంటే కల్పవృక్షం వంటి వాడా, కోరిన కోరికలు తీర్చేవాడా. ఇక రవికులేశ్వర దశరథపుత్ర రామ. రవికులమునందు జన్మించినటువంటి వాడా, దశరథ చక్రవర్తి కుమారుడా. భవ వినాశన సంసారమును పోగొట్టేవాడా. గాధిభవ వంజ రామ. గాధిభవుడు అంటే విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుని యజ్ఞమును రక్షించినవాడ. వరుస కథ వస్తుంటుంది అన్నమాట. దశరథ చక్రవర్తి కుమారుడుగా పుట్టాడు, విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణ చేశాడు. భవ వినాశన అని అంటే సంసారమును నశింపచేసేటటువంటి వాడు. అంటే అక్కడ విశ్వామిత్రుడు చెప్తాడు కదా, రాముని యొక్క సత్యపరాక్రమం నాకు తెలుసు అంటాడు ఆయన. నీవేమో సంసారంలో పడి ఉన్నావు, నేనేమో యజ్ఞాలు చేస్తూ ఉండేటటువంటి వాడిని అని అంటూ ఆ విశేషార్థాన్ని ఇక్కడ ధ్వనింపచేశారు అని చెప్పుకోవచ్చు. ఈ భవ వినాశన అనేటటువంటి పదము ఇక్కడ వాడినందువలన అహం వేద్ని మహాత్మానం రామం సత్యపరాక్రమం అంటాడు. నాకు తెలుసయ్యా, నేను తపస్సు చేసి 60,000 సంవత్సరాలు అలా తెలుసుకున్నాను అంటాడు. కనుక ఇలా ఆ విశేషణము ద్వారా ఈ మాటను తెలుసుకోవచ్చు. ఇంకా సవనావనాముని, సవనావన అంతవరకు ఒక మాట, అంటే యజ్ఞమును రక్షించినవాడు. యజ్ఞం అంటే విశ్వామిత్రుని యాగాన్ని కాపాడినవాడా అని. మునిసతి రక్ష రామ, మునిసతి అనంటే గౌతముని భార్య అహల్యను రక్షించిన రామ అని. అది మామూలుగా చూస్తే సవనావన మునిసతి రక్ష అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, కానీ సవనావన వరకు ఒక పదం, మునిసతి రక్ష రామ ఇంకొక పదం అన్నమాట. అలాగే కవినుత, కవుల చేత స్తోత్రం చేయబడేటటువంటి వాడ. తాటక ఖండన, తాటకను సంహరించినటువంటి వాడ. ఈ అనకముందు మరి వచ్చిందో ఏమిటో అలా కథ భాగంగా చూసినట్లయితే రెండో లైన్లో ఉండాలేమో మరి, ఇది ఎలాగో ఉన్నదా. రవికులేశ్వర దశరథపుత్ర రామ భవవినాశన గాది భవవంజ రామ, రెండు మూడు కవినుత తాటక ఖండన రామ సవనావనాముని సతిరక్ష రామ అని రావాలనుకుంటున్నా నేనైతే అనుకోవటం. వరుసది మరి తాటకం చంపిన తర్వాతే కదా యజ్ఞ సంరక్షణ చేసేది, మరిది అలా గమనించి మార్చుకోవచ్చేమో అనుకుంటున్నా నేను. వెనకది ముందు రావటమే ఇది, మరి అచ్చులో అలా ఎలా వచ్చేసిందో అలా వచ్చేసిందేమో మరి తెలియదు. నాకు వచ్చింది ఎలా వచ్చింది నా చేతికి. ఇంకా తర్వాత గరళకంధర కార్ముక, గరళకంధరుడు శివుడు, శివుని యొక్క కార్ముకము ధనుస్సు, దానిని విరిచినవాడ. సరసిజాక్ష ఓ పద్మాక్ష, జనకునికి జామాత, జనక చక్రవర్తి కలుడైనటువంటి రామ. శివధను విరిచినవాడు మరి సామాన్యుడు కాడు కదా అనే ఉద్దేశంతో సరసిజాక్ష, పద్మాక్షుడు అంటే విష్ణుమూర్తిని అంటుంటారు కనుక అలా ఆ విష్ణుతత్వాన్ని కూడా తెలియచేసినటువంటి వాడా అని కూడా కావచ్చు. ధరణిజ హృదయాబ్జ హరిదశ్వరామ, ధరణిజ ధరణికి పుట్టినటువంటి సీతాదేవి యొక్క హృదయము అనే పద్మమునకు సూర్యుని వంటి వాడ, ఆమెకు ఆనందాన్ని కల్పించినవాడు అన్నమాట. పరశురాముని గర్వాన్ని పోగొట్టిన రామ. ఆ తర్వాత జనకాజ్ఞ పాలక, దశరథ చక్రవర్తి ఆజ్ఞను పాలిస్తూ అడవులకు వెళ్ళినటువంటి రామ. వనవాస దీక్ష భావన అడవులకు వెళ్ళినవాడ. ఘన చిత్రకూట నికాయ, నికాయము అని అంటే ఆశ్రమం, ఇల్లు అని. చిత్రకూటంలో ఇల్లు కట్టుకుని ఉన్నటువంటి వాడ. మునిజన సముదాయ మోదిత, మునిజన సముదాయముల చేత సంతోషించినవాడ అని ఒకటి, మునిజన సముదాయము అని సంతోషింపచేసినవాడ ఓ రాముడ. శరభంగ పూజిత చరణాబ్జ రామ, మునిజనులను సంతోషింపచేయటం అని అంటే వారికి అభయం ఇచ్చినవాడని చెప్పుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడవయ్యా, ఇలా రాక్షసులు మమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు అని వారు కోరితే వారికి అభయం ఇచ్చాడు అన్నమాట. నేను మీకు రాక్షస వినాశనం చేసే తర్వాత వెళ్తాను, ఈ అన్ని విల్లు అమ్ములు కూడా అలంకారాలు కాదని చెబుతాడు కనుక ఆ విషయాన్ని తెలియచేసుకోవచ్చు ఆ విశేషణం చేత. ఇక శరభంగ పూజిత చరణాబ్జ రామ, శరభంగను చేత పూజింపబడిన పాదములు కలిగినటువంటి వాడ. అంటే శరభంగుడు మరి ఆయన కులపతి, అక్కడ బ్రహ్మలోకం నుంచి ఆయన తీసుకుపోతాం రమ్మంటే వెళ్లకుండా రాముడు వస్తూ ఉన్నాడని ఆగిపోయాడు కనుక అటువంటి శరభంగుడు కూడా పూజించాడు అని అంటే మరి విష్ణువే కదా నీవు అని. వర సుతీక్షణముని వందిత, ఈయన కులపతి, ఆ తర్వాత సుతీక్షణముని, ఈయనే తర్వాత వారికి ఆయా ఆశ్రమాలకు పంపిస్తూ ఉంటాడు రామచంద్రస్వామిని. అందరూ తీసుకుని వెళ్ళిపోయారు ఆయన చెప్పినట్లుగా. మరి ఆయన దాదాపు 10 సంవత్సరాలు పైగా అక్కడ ఉంటారన్నమాట. రోజుకి ఒకళ్ళ ఇంటికి వెళ్ళినా ఆ ఆశ్రమాలు అవలేదంటారు. మరి 800 మంది ఉన్నారు అక్కడ. పరమహంస వ్రజ ప్రార్థిత రామ, పరమహంసులైన ఆ ముందుల చేత ప్రార్థింపబడినటువంటి వాడ. ఉరరీకృత అసుర ఉత్కరనాశ రామ, అసురులను నాశనం చేయటానికి అంగీకరించిన రామ. ఇది కావచ్చు, అక్కడ మునిజన సముదాయ దగ్గర చెప్పింది కాదు, ఈ రాక్షసులను నాశనం చేస్తాను అని ఇక్కడ చెప్పింది. ఉరరీకృతం అంటే అంగీకరించాడు అని, అసురులను నాశనం చేయడానికి అంగీకరించినటువంటి ఓ రాముడ. ఘటసంభవార్పిత కార్ముక, ఘటసంభవుడు అంటే కుండలోంచి పుట్టినవాడు అగస్త్యుడు. అగస్త్యుడు ఇచ్చినటువంటి ఒక ధనువు కార్ముకము, దానిని తీసుకున్నాడు ఈయన. పటు పంచవటి తీరవాస, పంచవటి తీరంలో నివసించినటువంటి రాముడా. చెటుల శూర్పణఖ నాసాచ్ఛేద, శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కొయించిన రామ. కుటిల రాత్రించర కుల నాశరామ, రాత్రించర కులం అంటే రాక్షస కులానికి కులాన్ని నాశనం చేసేటటువంటి వాడా. ఖరదూషణాది సంహరణ, ఖరదూషణాదులు 14,000 మంది, వారిని సంహరించినటువంటి వాడా. పరిరంభిత ధాత్రీభవ కుచరామ, అప్పుడు ధాత్రీభవ అంటే భూమి నుంచి పుట్టిన జనకజ సీతామహాదేవి వచ్చి కౌగిలించుకున్నది. ఇదేమిటి అని అంటే, అంతకుముందు అడవులకు నిన్ను తీసుకొని వెళ్ళను అని చెబితే ఏదో ఒక పురుష రూపంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి ఇచ్చి చేశాడే మా నాన్న అంటది. అందుకని ఆ మాట, నేను స్త్రీనో పురుషుడినో చూడు అని 14,000 మందిని కూడా ఆయనే సంహరిస్తాడు. అందుకని ఆమె అప్పుడు ఆ పరాక్రమాన్ని చూసి ఆనందపడింది అని చెబుతారు. అక్కడ శ్లోకాన్ని కూడా ఇది ఈ చామర వింజామర వీచేటప్పుడు దాన్ని చదువుతూ ఉంటారు. ధరణిజ సౌమిత్రి దర్శిత రామ, ధరణిజ సీతామహాదేవి సౌమిత్రి అవన్నీ చూసినటువంటి వాడ, పరమానంద పుణ్యభరిత ఆనందపడినటువంటి రామ. మారీచ ప్రాణాపహార, ఆ తర్వాత మారీచుడొచ్చాడు జింకగా, అతడి ప్రాణములను అపహరించాడు. సార అండజ ఇంద్ర, అండజేంద్రుడు అంటే పక్షిరాజు అయినటువంటి జటాయువునకు మోక్షప్రద మోక్షమునిచ్చిన రామ. ఘోర కబంధ సంహార, ఆ తర్వాత ఆ సీతామహాదేవిని రావణాసురుడు అపహరించిపోయాడు కదా, తెలుసు అది ధ్వనిస్తూనే ఉన్నది. ఇక వెళ్తూ వెళ్తూ అక్కడ కబంధుడు దారిలో ఆ కబంధుడిని సంహరించి, అతని సంహరించడం కాదు, అతని శాప విమోచనం చేసి ఆ దారి వెంట శబరి, అది కొంచెం దూరంగా ఉంటుంది, అట్లా అయినా సరే శబరిని వెళ్ళమని చెబుతాడు. సుగ్రీవుడిని కలుసుకోమని చెబుతాడు ఆయన. ఆ దారి వెంట వెళుతూ దూరంగా ఉన్న శబరి చేత కూడా పూజింపబడ్డాడు. ఆమె ఇచ్చిన ఫలాలు తిన్నాడు. అలా పూజింపబడిన ఓ రాముడ. రామాయణంలో చాలా గొప్ప విషయం. అందుకే మరి ఇంత సంక్షేపంలో కూడా ఇక్కడ వీరు చెప్పారు కనుక అంత గొప్ప విషయం శబరి విషయము అని. చాలాసార్లు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, అది గుర్తు చేసుకోండి. సేవిత పంపాసరోవర, అంటే పంపాసరోవరం దగ్గర వచ్చి ఉన్నటువంటి ఓ రాముడ. పావని వచన సంభావిత, పావని అని అంటే పవనుని కుమారుడైన ఆంజనేయుడు. ఆయన యొక్క మాటల చేత గౌరవింపబడినటువంటి వాడు. మీరు ఎవరు, ఎట్లా వచ్చారేమిటి అంటూ ఆయనతో మాట్లాడారు వీరంతా. ఆ మాటల యొక్క గొప్పతనాన్ని కూడా అక్కడ విశదీకరిస్తారు. చాలా జాగ్రత్తగా మాట్లాడు అంటాడు లక్ష్మణస్వామితో రాముడు. ఈయన అన్ని వ్యాకరణాలు అన్నీ తెలిసినట్లుగా ఉన్నాడు అని, ఆ వచనములను అంత గొప్పగా ఉన్నవి అని ఆనందించినటువంటి రాముడు. ధీవర సుగ్రీవార్తి వినాశ రామ, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా, సుగ్రీవుని యొక్క ఆర్తిని పోగొట్టినటువంటి వాడా. అంటే అతని దుఃఖాన్ని పోగొట్టేటట్లుగా ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు. భావిత నిజజాయాభరణ, జాయ అంటే భార్య, ఆమె యొక్క ఆభరణాలను చూసినటువంటి రాముడ. సుగ్రీవుడు తీసుకొచ్చి చూపిస్తాడు ఆభరణాలు. సురరాజనందన అశుధ్వంసి, అశువులు అంటే ప్రాణములు. సురరాజనందనుడు వాలి, వాలిని సంహరించిన రామ. హరిదశ్వతనయ రాజ్యప్రద, హరిదశ్వుడు అంటే సూర్యుడు, సూర్యుని కొడుకు సుగ్రీవుడు, ఆయనకి రాజ్యం ఇచ్చిన రాముడ. సురుచిర మాల్యవద్గిరివాస రామ, అప్పటికి వర్షాకాలం వచ్చింది కనుక మాల్యవంత పర్వతం యొక్క గుహలో నివసించినటువంటి ఓ రాముడ. విరహానల జ్వాల పీడిత రామ, అక్కడ విరహము, ఆ విరహమనే అనలజ్వాలలు, అగ్నిజ్వాలల చేత పీడింపబడినటువంటి రామ. ఆ వర్షాకాలం అక్కడ గడిపినటువంటి వాడు. దూషిత సుగ్రీవ దుర్గుణ రామ, ఇక్కడ దూషిత దుర్గుణాలు అంటే సుగ్రీవుని యొక్క దుర్గుణాలను దూషించినటువంటి వాడా. ఏమిటంటే మరి సుగ్రీవుడు రాలేదు, ఇచ్చిన గడువుకి రాలేదు, పైగా అసలు కనీసం వచ్చి పలకరించలేదు, కనుక అతడి గుణాలను దూషించాడు. భూషిత అఖిల కీశ పుంగవ రామ, ఆ తర్వాత వానరులందరూ కూడా వచ్చేశారు, వచ్చినటువంటి వానరుల చేత పరివేష్టించి ఉన్నటువంటి ఓ రాముడ. అప్పుడు ఆలోచన చేశారు అన్నమాట, ఏం చేయాలి అంటే ఇలా ఇలా దిక్కులకు ప్రేషిత వానర పృథు సైన్య, ఈ వానర సైన్యాన్ని నాలుగు దిక్కులకు పంపించినటువంటి రాముడు. శోషిత అఖిలవిధ శోక శ్రీరామ, అఖిలవిధ శోకములను కూడా శోషింప చేసినటువంటి వాడు, శోషింప చేసుకున్నాడు రాముడు, పోగొట్టుకున్నాడు అని అంటే సీతమ్మ వార్త తెలిసింది అని. అంటే ఆంజనేయ స్వామి ఆ వార్త తీసుకుని వచ్చి చెప్పాడు అని. ఈ మాట ద్వారా దాదాపుగా ఇవి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ కథల వరుసలో వచ్చినప్పుడు సుందరకాండ కథ మొత్తము ఈ ఒక్క మాట చేత, శోషిత అఖిల విధ శోక అనేటటువంటి ఒక్క చరణం చేత ధ్వనింపజేశారు అన్నమాట. అంత గొప్ప గంభీరమైనటువంటి కవిత్వం వెంకటదాస స్వామి వారిది. ఇది అలా నడుస్తూ నడుస్తూ చెప్పారని చెప్పేవాళ్ళు హరిదాసులు. ఒక పెద్ద హరిదాసు మా ఊర్లో ఉండేవాడు, ఆయన రామయ్య బండరామయ్య అంటూ ఉండేవాళ్ళు, కొద్ది బండగా ఉండేవాడు అనుకుంటా. మరి ఆయన చెప్పాడు అలా సాయంకాలము పురాణం అయిపోయిన తర్వాత అలా వెళుతూ వెళుతూ ఇలా చెప్పేవారు, అటు ఊరికి నడుస్తూనే చెప్పేశారు అని. మరి అంత హృదయగతము వారికి అంతా కూడా రామాయణం అంటే నాలుగు మీద ఉండేది, అలా పదములన్నీ కూడా వారికి నాట్యం చేస్తూ ఉండేవి, మేము మేము అంటూ పరుగులు తీసుకుంటూ ముందుకొచ్చాయి. అంత ధ్వని ఒకే చరణంతో సుందరకాండ కథ మొత్తము ధ్వనింపచేసినటువంటి వారు. అలాగే ఇక్కడ కూడా ఒక 23 ఏమో అనుకుంటేవి, ఈ చరణాలు 23 వాటి చేత ఇక్కడ మొత్తము తెలియజేశారు అన్నమాట రామాయణం అంతా కూడా. సకల వానర సేన సంయుక్త రామ, ఆ తర్వాత వానర సేనలని మొత్తాన్ని కూడా కూర్చుకున్నారు బలాలు. ప్రకటీకృత బాహుబల సంపద్రామ, ఆ బలాలను వెంటబెట్టుకుని వెళ్ళారు అన్నమాట ఆ లంకకు. ఇక్కడ బాహుబలాన్ని ప్రకటీకృతం చేసినటువంటి బాహుబల సంపద గల రామ అని. ఏం బాహుబలాన్ని మరి అక్కడ ప్రకటించారండి? పని సముద్ర గర్వభంగం అని అంటే తర్వాత ఇంకొక మాటలో చెప్తారు. అంటే ఇక్కడ విభీషణ శరణాగతి ఈ ఒక్క మాట చేత చెప్తూ ఉన్నారు. ప్రకటీకృతమైనటువంటిది అని అంటే వచ్చిన విభీషణుడిని రక్షించే విషయంలో అందరూ కూడా వారి వారి అభిప్రాయాలు చెప్పమంటే వద్దన్నారంతా. ఒక ఆంజనేయ స్వామి మాత్రమే విభీషణుడు మంచివాడు, మనం చేర్చుకోవచ్చు అంటాడు. అంటే విభీషణుడు అంటే భయం. మరి ఇంత కష్ట సమయంలో అన్నయ్య విడిచిపెట్టి వచ్చాడంటే సమయం చూసి మన కూడా చంపేసిపోతాడేమో అని సుగ్రీవుడు భయపడితే, ఏం లేదు నేను అంగుళ్యగ్రేణ తాను హన్యాం అన్నాడు ఆయన. పిశాచ దానవ యక్ష రాక్షసులను అందరినీ కూడా నేను చంపేస్తానయ్యా, ఒక అంగుళి ఆ బలము ఆ బాహుబలం ఉన్నది అలా సారించితే చాలు, నారి సారిస్తే చాలు మొత్తం నాశనం అయిపోతారు అన్నారు. అదిగో అలా బాహుబలమును ప్రకటించారు కనుక ఇక్కడ ఈ ఒక్క మాటతో విభీషణ శరణాగతి ధ్వనింపు చేసినట్లయింది. లేకపోతే మరి బాహుబల ప్రదర్శన ఏమున్నది ఇంకక్కడ? అదిగో అలా అంతటి బాహుబలము ప్రదర్శించినంటే విభీషణుని రక్షించిన రామ అని. మరి కొన్ని కొన్ని చెప్పటానికి కొన్ని కొన్ని ధ్వని ప్రధానమైనటువంటివే చాలా బాగుంటాయి కనుక ఈ రెండు మాటలు అక్కడ సుందరకాండకి ఇక్కడ విభీషణ శరణాగతికి చెప్పలేదేమనుకోకుండా అద్భుతమయంగా చెప్పేశారు ఇక్కడ. వికట వారిధి గర్వ విదళన రామ, వారిధి అంటే సముద్రము, వారధి అంటేనేమో సేతువు, వారి వారి అంటే నీరు, వారికి నిధి, వారి నిధి వారిధి అవుతుంది. వారధి అంటేనేమో నీటి మీద కట్టినటువంటిది దారి కనుక ఆ సముద్రం యొక్క గర్వాన్ని పోగొట్టినవాడ. అకలంక శౌర్యోల్లంఘిత కంధి రామ, అకలంక శౌర్యము చేత అంటే తన శౌర్యము చేత సముద్రమును దాటిన వాడిని ఒక అర్థం, అలా దాన్ని కట్ట కట్టించి వానరుల చేత ఆ సముద్రాన్ని దాటినవాడా, సముద్రాన్ని దాటినవాడా అని అలా చెప్పుకోవచ్చు. ఇక లంకాపురీవాస లలితాంగ రామ, ఆ లంకాపురిలో ఉన్నటువంటి ఓ రాముడ, సుందరమైనటువంటి శరీరము కలిగినటువంటి ఓ రాముడ. లంకాలంకార విలయకాల రామ, లంక యొక్క అలంకారమునకు విలయకాలుడు, ప్రళయంలోని కాలుని వంటివాడా, యముని వంటివాడా ఓ రాముడా అని. లంక నిషాట భయంకర రామ, లంకలో ఉన్నటువంటి రాక్షసులకు భయంకరమైనటువంటి ఓ రామ. పంకేజభవముఖ ప్రణుత శ్రీరామ, పంకేజభవుడు అంటే బ్రహ్మదేవుడు, బ్రహ్మ మొదలైనటువంటి వారి చేత స్తోత్రం చేయబడిన ఓ రాముడా. ఏమిటి ఇక్కడ మరి అసలు దేవతలు మరి ఇంకా చివరిలో వస్తారు వాళ్ళు, కానీ ఇంకా వస్తారు అప్పుడు చెబుతారు, మరి ఇక్కడేమిటి ఇలా చెప్పటం, అసలు ఏమిటి సంబంధం, ఏమైనా ఉన్నదా ఇది, ఇక్కడ ఉన్న కథ ఏమైనా ఉన్నదా, రామాయణంలో ఉన్నదా పోని ఇతరత్రా ఉన్నదా, ఏమీ కనపడతలా. మరి ఏమిటనంటే వారి రచనలో ఉన్నటువంటి ఆ సౌందర్యం ఇది. అంటే లంక, ఈ లంకా నగరంలో అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళందరూ లలితమైనటువంటి అంగములు శరీరములు ఇవి కలిగిన వాళ్ళేం కాదు, పైగా వాళ్ళంతా కూడా బయటకు వెళ్ళి, లంకలో వారందరూ కూడా బయటకు వెళ్ళి యుద్ధాలు చేసిన వాళ్ళు, లంక మీద ఎవరు దండెత్తల, లంక మీదకు దండెత్తినటువంటి వాడు రాముడే. మరి చూడండి ఇటువంటి వాడు రాముడు, పని ఇలాంటి రాముడు పని వాళ్ళకంటే ఏమైనా శరీరంగా వికటంగా ఉన్నవాడనంటే కాదండి, అలంకారము అందముగా ఉన్నటువంటి వాడు అటువంటి రాముడు అన్నమాట. అలాంటి రాముడు, అటువంటి రాముడిని అందుకే లంక మీదకి దండెత్తినటువంటి వాడు కనుక, మరి మిగిలిన వాళ్ళందరూ ఎవరండి, అక్కడ ఉందంతా కోతిమోకేగా, కోతులు కొండముచ్చులును, మరి వీళ్ళని తీసుకుని లంక మీదకి వెళ్ళాడంటే సామాన్యమైన విషయమా ఇది. అందుకని బ్రహ్మాది దేవతలు స్తోత్రాలు చేశారు అనే విషయాన్ని ఇది వెంకటదాస స్వామి వారి దర్శనం అనొచ్చు. ఇక్కడ దర్శనాలు మరి చాలా ఉన్నాయి కదా, కవులు దర్శించే కవయ క్రాంత దర్శన అని అంటూ ఉంటారు, అది జరగబోయేదాన్ని జరిగిన దాన్ని అలా చూసినటువంటి వారట కవులంటే. మరి అందరిది దర్శనం అంటారు. ఇప్పుడు మనకి వాల్మీకి రామాయణం రాస్తే ఇంకా చాలామంది రాశారు, వారు వారు దర్శించారు కొన్ని, అలాగే ఇంకా మరి కొన్ని. ఇప్పుడు వ్యాస మహర్షి భాగవతం రాశాడు, ఆయన భాగవతంలో గజేంద్రుడు అసలు నాకు ఏనుగు జన్మ ఎందుకయ్యా, వద్దు నాకు, దీన్ని కాపాడమని అంటలేదు, నాకు ఈ ఆత్మకి ఉన్నటువంటి బంధాలు పోగొట్టు అంటాడు. మరి తెలుగులో వస్తే లావొక్కింత లేదు అని పాపం ఏడిచినట్టు కనపడుతుంది గజేంద్రుడు దీనుడై ఆర్తితో. మరి ఇదేమిటండి, దానికి దీనికి అసలు ఏమి పొంతన లేదు, పోలికే లేదు. మరి ఏమిటంటే దాన్ని వ్యాస మహర్షి దర్శనం అన్నారు, దీన్నేమో పోతన గారి దర్శనం, ఈయనకి ఎట్లా కనపడింది కనుక ఈయన ఇలా రాశాడు అంటారు. అలాగే ఇది వెంకటదాస స్వామి వారి దర్శనం. రాముడు లంకానగరంలో వానర సైన్యాన్ని తీసుకుని వెళ్ళి అలా నిలబడి ఉంటే ఎలా ఉన్నది అనంటే దేవతలు స్తోత్రం చేశారట, బ్రహ్మాది దేవతలు, మామూలు వాళ్ళు కాదు. ఎవరు కూడా ఇంతవరకే లంక మీదకు దండెత్తి రాలేకపోయారు, ఇలా వచ్చినటువంటి వాడు రాముడు అని స్తోత్రాలు చేశారు అని మనం తెలుసుకోవచ్చు. లేకపోతే మరి ఇంకా పంకేజ భవ బ్రహ్మదేవుడు అక్కడ స్తోత్రం చేశాడు అనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పడంలో ఇదే కనపడుతుంది. ఇక్కడ కొన్ని కొన్ని ధ్వని అర్థాలని అనుకున్నాం, అలా చెబుతున్నారు ఇక్కడ. కల శక్రజిన్నాశ కారణ రామ, కలుడైనటువంటి ఇంద్రజిత్తు అతడిని నశింపచేసినవాడు, అంటే లక్ష్మణస్వామి ద్వారా నశింపచేసినవాడు. అలాగే కలుష అతికాయ అంతక ముదాప్త రామ, అతికాయుడికి అంతకుడు వంటి వాడ అతికాయుడు, రావణాసురుని కుమారుడు మహాబలశాలి, అతన్ని కూడా సంహరించి వానరులకు ఆనందాన్ని కల్పించినవాడ. బల రాక్షస ప్రాణ అనిలనాశ, రాక్షస ప్రాణ వాయువులను నశింపచేసినటువంటి వాడు, అంటే రాక్షసులు ఇలా చాలామందిని చంపేసినటువంటి వాడ అని. జలజాప్త తనయాది సన్నుత రామ, ఇక్కడేమో సుగ్రీవుడు మొదలైన వారు స్తోత్రం చేశారు, జాంబవంతుడు వీళ్ళంతా, ఇక్కడ ఉన్నవాళ్ళే కదా వీళ్ళు, ఇది సహజమే. ఘటకర్ణ దశముఖ ఖండన రామ, ఘటకర్ణుడు కుంభకర్ణుడు అలాగే దశముఖుడు రావణాసురుడు వీళ్ళను నశింపచేసినవాడ. పటు బాణ సహిత దౌర్బలయుక్త రామ, మరి బాణములతో కూడినటువంటి బలము, ఆ బాణముల వర్ణన కృష్ణదేవరాయలు వర్ణిస్తాడు. చందనస్థిత రుభుక్షత్రు జాడ్యకృజంఝోమరుద్గరుజ్జాత్కృతములు అన్నట్లుగా ఆ బాణములు అటువంటివి అన్నమాట లంకలో. ఆ లంకాపురాంగణ చల కలంబకదంబకములు అని తిరిగినాయట, పక్షులు తిరిగినట్టుగా, గరుడు పక్షులు తిరిగినట్టుగా తిరిగినాయి. అలా రాక్షసులందరినీ కూడా నాశనం చేసేసినటువంటి ఓ రాముడా. నిటలాక్ష బ్రహ్మ వర్ణిత గుణరామ, నిటలాక్షుడు నుదురులో కన్ను ఉన్నటువంటి శివుడు, బ్రహ్మ వీళ్ళందరూ చేత వర్ణింపబడినటువంటి గుణములు కలిగిన రామ. అటవీచర అసుదాయక అంటే ప్రాణాలు, ఈ రాక్షసు వానరులందరికీ కూడా ప్రాణప్రదుడు, నా వెంట వచ్చిన వాళ్ళందరూ బ్రతకాలి అని అడిగాడు ఆ దేవేంద్రుణ్ణి. ఏదైనా వరం కోరుకోమంటే ఇంద్రుడు, నా వెంట వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ మిగిలిపోవటానికి వీళ్ళు చనిపోయినా సరే వస్తే వాళ్ళందరినీ ఎక్కడి నుంచి తెచ్చేస్తావో నాకు తెలియదు, వారందరినీ బ్రతికించు అని అడిగాడు ఆయన. అలా వారికి ప్రాణాలు ఇచ్చాడు అన్నమాట. అక్కడ కూడా చెప్తారు, ఏ తల్లి నా బిడ్డ రాలేదనకూడదు, ఏ తమ్ముడు నా అన్న రాలేదని చిన్నపిల్లలు ఇంటి దగ్గర ఉంటే అలా అనుకోకూడదు, ఇలా ఏ స్త్రీ కూడా నా భర్త రాలేదు అని, ఎవ్వరు కూడా నా బంధువులు వెళ్ళిన వాళ్ళు రాలేదని ఎవరు ఏడవకూడదయ్యా, అందరినీ ఇచ్చేయమన్నాడు అని, అలా ఇచ్చేశాడు అని ఆ విషయాన్ని చెప్తున్నారు. దీంట్లో సీతాలక్ష్మణ సముపేత, సీతాలక్ష్మణులతో కలిసి శ్వేత పుష్పక విమానంలో ఎక్కినటువంటి రామ, స్ఫేత వానర రక్షోన్వీత, ప్రశస్తమైనటువంటి వానరులు రాక్షసులు వారిలో అంటే సుగ్రీవుడు ఆ వానరులు, అలాగే విభీషణుడు వీరందరినీ వానరులని వానర స్త్రీలతో సహా తీసుకొని పుష్పక విమానంలో బయలుదేరినటువంటి రాముడా. పోత భరద్వాజ పూజిత రామ, భరద్వాజ ఆశ్రమంలో ఆగాడు ఆ రోజు, ఆయన చేత పూజలు అందుకున్నాడు. భరత మనోరథ ఫలరూప రామ, ఆ తర్వాత భరతుడు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడండి, 14 సంవత్సరాలకి రాకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను అని అంటాడు. అందుకే హనుమంతుడిని పంపించాడు ఆయన భరద్వాజ ఆశ్రమంలో ఆగి వచ్చాడు రాముడు అని చెబుతాడు. అలా ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న మనోరథం కోరిక, మనసులో ఉన్న కోరిక 14 సంవత్సరములకు ఫలరూపముగా కనిపించినటువంటి ఓ రాముడా, మరికి ఎంత ఆనందపడతాడు ఆయన. ఆయన అంటాడు అక్కడ, ఏతి జీవంతమో ఆనందం నరం వర్ష శతైరపి అంటాడు ఆయన. 100 ఏళ్ళు బ్రతుకుంటే ఎప్పుడో ఒకప్పుడు ఆనందాన్ని పొందుతాడన్నట్టు, ఇదిగో ఇప్పుడు నేను ఆనందాన్ని పొందాను అంటాడు భరతుడు. అలా పరిరంభిత మాతృభాగ్య, తల్లికి భాగ్య రాశి రాముడు అని అంటే, మరి ఆ తల్లి కూడా రక్ష కడుతూ దుఃఖించింది. 14 సంవత్సరములు అడవులలో వెళ్ళి తిరిగి వచ్చే రోజు ఈరోజు కాకూడదా అని ఆ తల్లి బాధపడింది. అదిగో ఆ రోజు చేశాడు కనుక ఆమె భాగ్య రాశి రాముడు. అలా తల్లిని సంతోషింపు చేసినటువంటి వాడ. అలాగే సరసిజ భవపుత్ర సంతోష రామ, సరసిజ భవుడు అంటే బ్రహ్మదేవుడు, ఆయన కుమారుడు వశిష్ఠుడు. ఇక్కడ సరసిజ భవపుత్రుడు వశిష్ఠుడు అన్నమాట, పురోహితుడు. ఆ వశిష్ఠుడిని సంతోషింపు చేశాడు రాముడు. వర పౌర పూజిత చరణాబ్జ రామ, పౌరులందరూ కూడా పూజించారు రాముని యొక్క చరణములను, వారందరూ ఆనందపడ్డారు పౌరులు. పుర నందిగ్రామ విభూషణ రామ, దిగింది నందిగ్రామంలో కదా, ఆ నందిగ్రామంలోనే పట్టణంలోనే పాదుకలను పెట్టుకుని భరతుడు ఉన్నాడు అక్కడ, కనుక అక్కడికి ఆయన భూషణంగా వచ్చాడు. అంతకుముందు ఆయన పాదుకలు అక్కడ భూషణంగా ఉన్నాయి, ఈయన అదృశ్య రూపంలో రాముడు ఉన్నాడు అనుకోవచ్చు, ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడ్డాడు అందరికీ అనుకోవచ్చు. భరతార్పిత రాజ్యభార, భరతుడు ఆ రాజ్యభారం అంతటా కూడా అర్పించేశాడు, అర్పించిన రాజ్యభారాన్ని, రాజ్యాన్ని భరించినవాడ. ఉరరీకృత అయోధ్యపురధామ, అయోధ్యపురధామము అన్నీ అంగీకరించినటువంటి వాడ, అయోధ్యను తీసుకున్నటువంటి వాడు. మరి భరతుడు ఎప్పుడో తీసుకోమని అంటే తీసుకొని అన్నాడు, తర్వాత నీకు ఇచ్చేసింది హక్కు పోయింది అనుకుంటావేమో, నీదేను అన్నాడు భరతుడు. అలా ఇచ్చేస్తే పుచ్చుకున్నాడు పరమానంద సంభరిత ఓ రామ. భరత శత్రుఘ్న లక్ష్మణయుక్త రామ, భరత శత్రుఘ్న లక్ష్మణులతో కలిసినటువంటి వాడ, కలిసి ఉన్నవాడు. ఆ అన్నదమ్ములు మరి మొత్తం అందరితో కలిసింది అప్పుడే కదా, అంతకుముందు 14 ఏళ్లకు ముందు తమ్ములతో, అన్నదమ్ములని కాదు తమ్ములతో కలిసిన రామ. ధరణిపుత్రియుక్త పరమాత్మ, సీతామహాదేవితో కలిసి వర రత్న హరిపీఠ ఉపరిదీప్త, రత్నములు చెక్కబడినటువంటి హరిపీఠము అంటే సింహాసనం, దాని మీద సీతామహాదేవితో ప్రకాశించిన రామ. చిరతర పట్టాభిషేక శ్రీరామ, పట్టాభిషేకాన్ని పొందినటువంటి ఓ రాముడా. సురుచిర మాణిక్య శోభిత రామ, మాణిక్యముల చేత శోభింపబడినటువంటి వాడు. తరళ అంగదాది రత్న విభూషణ, ప్రకాశించే అంగదములు అంటే బాహుపురులు మొదలైనటువంటి రత్నములు. గురుతర నవరత్న కోటీర రామ, నవరత్నములు చెక్కబడినటువంటి కిరీటమును ధరించినటువంటి రామ. హరిదశ్వకోటి దుర్భర తేజ రామ, కోటి సూర్యుల కాంతి కలిగినటువంటి ఓ రామ. స్వర పారికాంక్షి సంస్థుత, స్వర దేవతలు, పారికాంక్షులు అంటే ఋషులు, వారి చేత స్తోత్రములు చేయబడినటువంటి వాడ, తరుచరాధిప అంటే సుగ్రీవుడు. తరుచరులు అంటే వానరులు, వానరులు అదిప్పుడు విభీషణుడు, వీరి చేత నమస్కరింపబడినటువంటి, స్తోత్రం చేయబడినటువంటి రామ. మరుదాత్మజ స్తుత చరణాబ్జ, ఆంజనేయ స్వామి స్తోత్రం చేసేటటువంటి పాదపద్మములు కలవాడ. పరిపాలిత అయోధ్యపుర లక్ష్మి, అయోధ్యపుర లక్ష్మిని కూడా అంగీకరించి పరిపాలించినటువంటి ఓ రామ. వరపూడివాడ నివాస శ్రీరామ, దాసి మమ్ముల బ్రోవు దశరథ రామ. దాసి అంటే మా దాసి, లేక మమ్మల్ని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని రక్షించవయ్యా అని. రాకేందు వదన, 16 కళలు కలిగినటువంటి పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగినవాడ. కాకుత్సరామ, కాకుత్స వంశములకు ప్రకాశించేవాడ. పాకారినుత రామ పట్టాభిరామ, పాకారంటే ఇంద్రుడు, ఇంద్రుని చేత స్తోత్రం చేయబడినటువంటి ఓ రామ. భాసమాన రామ కౌసల్య రామ, ప్రకాశించేవాడ కౌసల్య ముద్దుబిడ్డ. కంజలోచన రామ కళ్యాణ రామ, మళ్ళీ కొంచెం స్తోత్రాలు అన్నమాట చివరిలో. కంజ అంటే పద్మము, పద్మములు అంటే నేత్రములు కలిగినటువంటి ఓ రామ. కళ్యాణ రామ, కళ్యాణప్రదుడు, శుభములు నీచ్చేవాడ. వందనములు నీకు వైదేహి రామ, ఓ సీతారామ నీకు వందనాలు. వైదేహి సీతామహాదేవి ఉమవ్వ వెంకటదాస పోషక రామ, వెంకటదాస స్వామిని పోషించినటువంటి ఓ రామ. శ్రీరామ జయ రామ, శ్రీ సీతారామ అంటూ అలా స్తోత్రం చేసినటువంటిది. కొంచెము నేను కూడా ఏమైనా తడబడితే తడబడ్డానేమో వెనక ముందుగా. ఇవన్నీ మీకు చాలామందికి భాష్యకార సమాజానికి నాలుగు మీద ఉంటాయి. ప్రతిరోజు చదువు భజనలు చేస్తూ ఉంటారు, ఎన్నోసార్లు విని ఉన్నారు. కనుక దయచేసి ఆ వెనక ముందు నేనేమైనా చెప్పడంలో పొరపాట్లు పడి ఉంటే క్షమించండి. వెంకటదాస స్వామి వారు, వారు మహాపురుషులు, వారు బ్రహ్మర్షులు, వారి వాక్కు బ్రహ్మవాక్కు. కనుక ఏదో ఇలా చెప్పాను, ఈ అవకాశము కల్పించినటువంటి వారికి ధన్యవాదాలు, వినేవారికి నమస్సు మనస్సులు. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.